వామదేవ విరంచితనయ ఉమా మనోహర ఉగ్ర దుర్జటి సమజాజిన వసన భూషణ సుమనసోత్తం స వామదేవ విరంచితనయ ఉమా మనోహర ఉగ్ర దుర్జటి సమజాజిన వసన భూషణ సుమనసోత్తం స కామహర కైలాస మందిర సోమ సూర్యానళ విలోచన కామహర కైలాస మందిర సోమ సూర్యానళ విలోచన కామిత ప్రద కరుణి శమగ సదా సుమంగళవా కామిత ప్రద కరుణి శమగ సదా సుమంగళవా సదా సుమంగళవా సదా సుమంగళవా అంబరపురహర సంబత్రయంబక శంబరారిరిపు గంభీర కరుణే శంభో స్వయంభో సంభవ శంభో స్వయంభో సంభవ నంబిద కాయో జంభారినుత భవ జంభారినుత భవ అంబరపురహర సంబత్రయంబక శంబరారిరిపు గంభీర కరుణే శంభో స్వయంభు సంభవానంబిద కాయో జంభారినుత భవ జంభారినుత భవ భూషిత శరీర భక్త రుద్ధార విషకంఠ దురిత హర భసిత భూషిత శరీర భక్త రుద్ధార విషకంఠ దురిత హర పశుపతి భణి పహారా పావన కార త్రిశూల డమరు గధరా అసల నయన వికసితాంబుజ ముఖ శశిధర మతరక్త సమత మర్దన అసల నయన వికసితాంబుజ ముఖ శశిధర మతరక్త సమత మర్దన ఘసణి బళిప తామసవ కళెదు మానసదలి రంగన విసజ పదవతురు శంభో స్వయంభు సంభవానంబిద కాయో జంభారినుత భవ జంభారినుత భవ రజత పర్వత నివాస నిర్మల భాస గజ దైత్య నాశ గిరీశ రజత పర్వత నివాస నిర్మల భాస గజ దైత్య నాశ గిరీశ सुजन रमनो विलास व्योम के शात्रि जगतल्लण गौरीशा अज सुतन ध्वर भजन एगेडिसिदे अजगर मंदिर गज मुख जनकने ಅಜ ಸುತನ ಧ್ವರ ಭಜನೆಗೆ ಕಡಿಸಿದೆ ಅಜಗರ ಮಂದಿರ ಗಜ ಮುಖ ಜನಕನ ಗಜಗಮನ ಪುನಿತನು ಜನಕಾಯ್ತನ ವೃಜ ಮುನಿ ವಂದಿತ ಭಜಿಸುವೆ ನಿನ್ನನು ಶಂಭೋ ಸ್ವಯಂಭೋ ಸಂಭವಾನಂಬಿಕಾಯೋ ಜಂಭಾರಿನುತ ಭವ ಜಂಭಾರಿನುತ ಭವ ಸದಮಲ ಸುಮನಗೆಯ ಮಧುರಾ ಪುರಿ ನಿಲಯ ಮೃತ್ಯುಂಜಯ ಸದಮಲ ಸುಮನಗೆಯ ಸದಾ ನಮಿ ಪರ ಹೃದಯ ದೊಳಗುಳ್ಳ ಭಯ ಸದಯುತ್ತ ಕೊಡು ಅಭಯ ಸದಾ ಶಿವ ಜಾಹ್ನವಿಧರ ಕೃತ ಮಾಲಾ ನದಿ ತೀರ ದಿವಸವಾಗಿಪ್ಪ ಸೌಂದರ್ಯ ಸದಾಶಿವ ಜಾಹ್ನವಿಧರ ಕೃತ ಮಾಲಾ ನದಿ ತೀರ ದಿವಸವಾಗಿಪ್ಪ ಸೌಂದರ್ಯ ಮಧುರಿಪು ವಿಜಯ ವಿಠಲನ ಪದಾಬ್ಜಕ್ಕೆ ಮಧುಪನ ಲಿಪ ಪಂಚವದನ ಕೈಲಾಸದ ಶಂಭೋ ಸ್ವಯಂಭೂ ಸಂಭವ ನಂಬಿದ ಕಾಯೋ ಜಂಭಾರಿ ನುತ ಭವ ಜಂಭಾರಿ ನುತ ಭವ ಅಂಬರ ಪುರಹರ ಸಂಬತ್ರಿಯಂಬಕ ಶಂಬರಾರಿಪು ಗಂಭೀರ ಕರುಣೆ ಶಂಭೋ ಸ್ವಯಂಭು ಸಂಭವ ಶಂಭೋ ಸ್ವಯಂಭು ಸಂಭವ ಶಂಭೋ ಸ್ವಯಂಭು ಸಂಭವ ಶಿವನ ಅನುಗ್ರಹ ನಿರಂತರವಾಗಿ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಕಾಪಾಡಲಿ.